కోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు కోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు దహించే బాధల మధ్యన సహనమే వెలుగు గోరంత దీపం చిగురంత ఆశ జగమంత వెలుగు బతకాలి నీళ్లు లేని ఎడారిలు కన్నీళ్ళైన తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు చిగురంత ఆశను చూడు చిగురంత జగమంత వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు